సూక్ష్మక్రిములు పుస్తకం 13వ భాగం. పాశ్చర్, కోక్, బెహ్రింగ్, ఎహర్లిక్ మొదలైన వారి కాలం నుండి మరెన్నో యాంటీటాక్సిన్లు రూపొందించబడ్డాయి. ఎన్నో రకాల బ్యాక్టీరియాని చంపగల మందులు కనుక్కున్నారు. ఇవి కాక రోగనిరోధకతకి పరిశుభ్రత ఎంత అవసరమో మనుషుల్లో అవగాహన పెరగసాగింది. చేతులు శుభ్రంగా ఉండాలి, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి, ఆహారం స్వచ్ఛంగా ఉండాలి, నీరు నిర్మలంగా ఉండాలి, వ్యర్థాలని జాగ్రత్తగా పారేయాలి. ఈ పద్ధతులన్నీ రోగకారక క్రిములకి కళ్ళెం వేస్తాయి. ఇలాంటి అవగాహనతో ప్రపంచంలో అంటువ్యాధుల బెడద చాలా మటుకు తగ్గింది. ఈ రోజుల్లో బ్లాక్ డెత్ మన మీద దండయాత్ర చేస్తుందన్న భయం లేదు. పోనీ చేసినా దానితో ఎలా పోరాడాలో ఇప్పుడు డాక్టర్లకి తెలుసు. అంతేకాదు, సూక్ష్మదర్శినిలో కూడా కనిపించినంత అతి సూక్ష్మక్రిముల వలన వచ్చే రోగాలు కూడా ఉన్నాయి. అలాంటి అతి సూక్ష్మక్రిముల వలన వచ్చే ఓ రోగంతో ఇప్పుడు పాశ్చర్ పోరాటం ప్రారంభించాడు. 5వ అంశం, అతి చిన్న క్రిములు. ర్యాబిస్ అత్యంత భయంకరమైన వ్యాధి. ఆ వ్యాధి సోకిన కుక్కల్లో వ్యాధి మెదడుకు సోకుతుంది. ఆ కుక్కలు నోట్లోంచి నురగలు కక్కుతూ దొరికిన వాళ్ళందరినీ కరుస్తూ ఉంటాయి. వాటిని పిచ్చి కుక్కలు అంటుంటారు. అవి మనుషుల్ని కరిస్తే 2 వారాలు తిరిగేసరికి వారికి వ్యాధి సోకుతుంది. ఎందుకంటే క్రిములు మెదడును చేరుకోవటానికి అంతకాలం పడుతుంది. అది జరిగాక ఇక ఆ మనిషికి ర్యాబిస్ వ్యాధితో మరణం తప్పదు. ఈ వ్యాధిని అర్థం చేసుకోవడానికి ఎంతో కృషి చేశాడు పాశ్చర్. అతడు, అతని అనుచరులు దొరికిన ప్రతి పిచ్చి కుక్కని పట్టుకున్నారు. వాటిని కట్టేసి వాటి నోట్లోంచి వచ్చే నురగని సేకరించారు. ఆ నురగని కుందేళ్లలోకి ఎక్కించి ఏం జరుగుతుందో చూశారు. కుందేళ్లకి కూడా వ్యాధి సోకింది, కానీ అందుకు చాలా కాలం పట్టింది. అప్పుడు పాశ్చర్ నేరుగా ఆ నురగని కుందేళ్ల మెదళ్లలోకి ఎక్కించి చూశాడు. ఈసారి వ్యాధి చిహ్నాలు త్వరగా కనిపించాయి. ఆ విధంగా బోలెడన్ని వ్యాధి సోకిన కుందేళ్లు తయారయ్యాయి. ఇప్పుడేం చేయాలి? ఆంథ్రాక్స్ బ్యాక్టీరియంతో చేసినట్టు ఈ బ్యాక్టీరియంని కూడా క్షీణింపజేయవచ్చా? పాశ్చర్ ప్రయత్నించి చూశాడు. జబ్బుపడ్డ కుందేళ్లలో క్రిమి మెదడులోనూ వెన్నుపాములోనూ ఉంది. ఒకసారి ఓ వెన్నుపామును తీసి దానిని కొద్దిగా వెచ్చజేశాడు. రోజు ఓ చిన్న ముక్కను కోసి పక్కన పెట్టి మిగతా భాగాన్ని వేడి చేస్తూ వచ్చాడు. ఈ విధంగా వివిధ వ్యవధుల పాటు వరుసగా వేడి చేసిన వెన్నుపాము ముక్కలు మిగిలాయి. ఒక్కో ముక్కని వేరువేరుగా ద్రవంలో నానబెట్టి ఆ ద్రవాన్ని వేరువేరు కుందేళ్లలోకి ఎక్కించారు. ముక్కని ఎంత ఎక్కువ కాలం వేడి చేస్తే దాని నుండి వచ్చిన ద్రవాన్ని ఎక్కించిన కుందేళ్ళలో అంత తక్కువ తీవ్రతతో వ్యాధి ప్రస్ఫుటమయ్యింది. 2 వారాల పాటు వేడి చేసిన ముక్క వల్ల అసలు వ్యాధి సోకనే లేదు. కానీ దాని వలన జంతువుకి రోగనిరోధకత ఏర్పడుతుందా? పాశ్చర్ ఆ విధంగా క్షీణించబడ్డ ర్యాబిస్ క్రిమిని ఓ ఆరోగ్యవంతమైన కుక్కలోకి ఎక్కించాడు. కుక్కకి ర్యాబిస్ రాలేదు. అప్పుడు ఆ కుక్కని ర్యాబిస్ ఉన్న మరో కుక్కతో పాటు ఒకే బోన్లో పెట్టాడు. 2 కుక్కలు కాట్లాడుకున్నాయి. జబ్బుపడ్డ కుక్క మంచి కుక్కని కరిచింది. అప్పుడు మంచి కుక్కని బయటికి తీసి దాని గాయాలకి చికిత్స చేసి కట్టుకట్టారు. ఆ కుక్కకు ర్యాబిస్ రాలేదు. దీనిని మనిషి మీద పరీక్షించడం ఎలా? తెలిసి తెలిసి ఆరోగ్యంగా ఉన్న మనిషిలోకి క్రిమిని ఎక్కించలేం కదా. అయితే 1885 జూలై 4వ తేదీ నాడు జోసెఫ్ మైస్టర్ అనే 9 ఏళ్ల అబ్బాయిని పాశ్చర్ దగ్గరికి హడావుడిగా తెచ్చారు. ఇతడిని ఓ పిచ్చి కుక్క బాగా కరిచింది. జోసెఫ్ నరాలకి మెదడుకి క్రిమి పాకితే పిల్లవాడికి మరణం తప్పదు అని పాశ్చర్కి తెలుసు. ప్రయోగాత్మకంగా ఏదైనా చేసినా జోసెఫ్కి పోయిందేం లేదు. కానీ చేసేదేదో త్వరగా చేయాలి. తన వద్ద ఉన్న క్రిములలో అన్నిటికన్నా ఎక్కువ క్షీణించిన క్రిములని పిల్లవాడిలోకి ఎక్కించాడు.